ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా బూర్జువాలకు భూస్వాములకు బూర్జువాలకు భూస్వాములకు పూజదులపక తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట దేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చక తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట